Kawasaki nikke guri pedutunde ee kannu tupaki ladki ladki ladki na andra ladki dusku vastunna venu na bolloki bellaku bolloki ondarika porregi vandala kotte mannana ratti agapadada paiki sampula sudiloki tikkave sarangi tukkiri vikkiri aipotunna nindara munigi bara bara bara సరికి జింకల్లే సిగ్గంత బోదా చెట్టుకి కప్పిస్తూ కులికి నువ్వేసే పలకి చిక్కలు గై చిక్కలు ఏ సాహసానికి ముక్కి సంతోషంగా చిక్కి సొంత సొమ్మే వస్తావులోకి ఆనందంగా బందీ కానా నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి Come on, baby. Ikke guri pedutunde ee